12 మనోరాజ్యం. శ్రీరామ, ఇప్పటికీ మూడాకాశాలు తేలాయి. మొదటిది చిదాకాశం, దీనిలో మానసాకాశం ఉంది, దీనిలో బహిరాకాశం ఉంది, దీనిలో సమస్త బ్రహ్మాండాలు ఉన్నాయి. శ్రీరామ, ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు మరింత జాగ్రత్తగా గమనిస్తే కానీ అర్థం కాదు. ఈ లోకంలో ఒకడు చచ్చిపోయాడనుకో, నువ్వు ఇందాక మాట్లాడుతూ ప్రపంచంలో పుట్టటం చావటం అనేవి లేనేలేవు, కనిపించటం కనిపించకపోవడం అనేవి మాత్రమే ఉన్నాయి అని చెప్పావు. ఒక దృష్టితో అది సత్యమే కాని లోకంలో మరణించాడనే వ్యవహారం ఉంది కదా. ఒకడు మరణించాడు అనేటప్పుడు ఏమి జరుగుతోంది? ఏమవుతోందంటే, ఒక ప్రాణి మరణించే సమయం వచ్చేసరికి వాడి ఇంద్రియాలు వెళ్లి ప్రాణంలో కలుస్తాయి, ప్రాణం వెళ్లి తేజస్సులో కలుస్తుంది, తేజస్సు ఆకాశంలో కలుస్తుంది, ఆకాశం పరమాత్మలో కలుస్తుంది. అలా కలిసే సమయంలో వాడి యొక్క మానసాకాశంలో పూర్వజన్మ వాసనలు మిగిలి ఉంటే వాడు మళ్లీ జన్మ ఎత్తుతాడు. ఆ సమయంలో వాడికి పరిపూర్ణమైన తత్వజ్ఞానం ఉంటే, అంటే నేనే పరమాత్మను అనే పరిపూర్ణమైన జ్ఞానం ఉంటే వాడు మళ్లీ జన్మించడు. ఒకడు తన మానసాకాశంలో పూర్వజన్మ వాసనలు ఇంకా ఉంచుకొని పరమాత్మ చైతన్యంలోకి వెళ్లాడనుకో, మళ్లీ వెనక్కి వచ్చేలోపల వాడి స్థితి ఏమిటి? వాడు బహిరాకాశాన్ని మానసాకాశాన్ని దాటి చిదాకాశంలోకి వెళ్లాడు కనుక ఆ క్షణంలో వాడు చిదాకాశంలో అంతర్గతంగా ఉన్న మానసాకాశాన్ని, దానిలో అంతర్గతంగా ఉన్న బహిరాకాశాన్ని, దానిలో అంతర్గతంగా ఉన్న మూడు లోకాలము అన్నిటినీ ఏకకాలంలో దర్శించగలుగుతున్నాడన్నమాట. అలా దర్శించి మళ్లీ తన మనస్సులో ఉన్న సంస్కారాల బలం వల్ల వెనక్కి వచ్చి ఏదో ఒక శరీరాన్ని స్వీకరిస్తున్నాడు. శరీరంతో పాటు దాని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా స్వీకరిస్తున్నాడు. దీనివల్ల ఏం తేలుతోందంటే, ఇవాళ జన్మించి ఉన్న ప్రతివాడు తన పూర్వపు మానసిక సంస్కారాలు ప్రతిఫలంగానే ఇవాల్టి ఈ ప్రపంచాన్ని పొందుతున్నాడు. దీన్నే మరొక రకంగా తిప్పి చెప్పితే, ఇవాల్టి ఈ ప్రపంచమంతా వాడి పూర్వపు మనస్సు యొక్క సృష్టే. అందుకనే పెద్దలు ఈ ప్రపంచాన్ని మనోరాజ్యం అని పిలుస్తూ ఉంటారు.